Book 2 17 17 في البيت انتي చుట్టు هنا بيتنا ما ఇల్లు ఇక్కడ ఉంది فوق يوجد السقف కప్పు పైన ఉంది تحت يوجد القبو అడుగు మట్టం కింద ఉంది توجد حديقة خلف المنزل ఇంటి వెనక ఒక తోట ఉంది لا يوجد شارع امام المنزل ఇంటి ముందు వీధి లేదు توجد اشجار بجوار المنزل ఇంటి పక్కన చెట్లు ఉన్నాయి هنا شقتي نا ابارتمنت ఇక్కడ ఉంది هنا المطبخ والحمام వంటగది మరియు స్నానాల గది ఇక్కడ ఉన్నాయి هناك غرفه المعيشه وغرفه النوم లివింగ్ రూమ్ మరియు పడకటి ఇల్లు అక్కడ ఉన్నాయి باب المنزل مغلق ముందు తలుపు మూసి ఉంది లేకిన్ النوافذ مفتوحه కానీ కిటికీలు తెరిచి ఉన్నాయి اليوم الجو حار ఈ రోజు వేడిగా ఉంది نذهب الان الى غرفه المعيشه మేం లివింగ్ రూమ్ కి వెళ్తున్నాము هناك يوجد صوفا وكنبه అక్కడ ఒక సోఫా మరియు ఒక కుర్చీ ఉన్నాయి తఫద్దల్ వజ్లిస్ దయచేసి కూర్చోండి హునాక్ యూజద్ కంప్యూటరీ అక్కడ నా కంప్యూటర్ ఉంది హునాక్ జిహాజి అల్ స్టీరియో అక్కడ నా స్టీరియో ఉంది అల్ టెలివిజియన్ జదీద్ తమామన్ టీవీ సెట్ సరికొత్తది